273 లబ్ధాతి సే సర్వాంగ సౌందర్య సం భా లబ్ధాతి సే సర్వాంగ సౌందర్య సుందరో రుచిరః తస్య భావః సౌందర్యం అవయవానాం సర్వేషాం సౌందర్యమతిశయి సర్వాంగేషు సర్వావయవేషు లబ్ధం యథా శాస్త్రోక్తావయవ విన్యాసవి యయా నాతథా శేషత్వేన సర్వమనోహరమూర్తి మతిత్యర్థః న తస్య ప్రతిమా స్త్రీ ఇతి శ్రుతేః ఓం లబ్ధాతి సే సర్వాంగ సౌందర్యాయై నమః ఆం వి సుందరము రుచిరమైన దాని భావము సౌందర్యము సర్వావయవములందలి సౌందర్య మతిశయించినదిగాన అతిశయ సర్వాంగ సౌందర్యాయగును సర్వ సర్వాంగముల ఎందు సౌందర్యతిశయము గలదిగాన శ్రీరాజరజేశ్వరి లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్యాయనుచు స్తవనీయురాలుగుచున్నది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన రీతిగా అవయవ సంఘటనము కలదగుటం జేసి సర్వ మనోహరము తీయని భావము న తస్య ప్రతిమాస్తి ఆ బ్రహ్మవస్తువు నిరుపమము అను శృతివచనము వలన పరమేశ్వరి ముగ్ధమోహ సౌందర్యము గలదని స్పష్టమగుచున్నది. లలితా త్రిశతీ భాష్యం 397.